రెండవది మరొక విషయం అంటున్నాడు ఇక్కడ. ఈ అరణి ఎవరైతే అసలు మర్చిపోకూడదు, దానికోసం బయలుదేరాం అభిప్రాయం రక్షించడానికి. అరణి ఏది తీసుకుపోయిందో మాకు తెలియలేదు, కబుర్లో అది ఎక్కడుందో తెలియదు, అరణి మాకు లభించాలి. ఇది రెండవది. అంటే ఈ రెండూ నీకు ఇచ్చేస్తున్నానయ్యా అన్నాడు ఇక్కడ. మొదటిది, అజ్ఞాతవాసంలో మీరు మీ రూపాలతో తిరిగినా ఎవరూ పోల్చుకోలేరు. గొప్ప అభయం ఇచ్చాడు ఇక్కడ. ధర్మదేవత అభయం ఇచ్చింది, ఎందుకంటే ధర్మాన్ని అంటిపెట్టుకున్నావు గనక ఇంత పరీక్ష పెట్టి మార్కులు ఇచ్చి అప్పుడు రిజల్ట్ ఇస్తోందండి, ఎంత గొప్ప విషయం. నువ్వు ధర్మాన్ని అంటిపెట్టుకుని వనవాసం చేసేవి గనక నీకు అజ్ఞాతవాసంలో మీ అన్నదమ్ములు మీరు ఏ రూపం కోరితే ఆ రూపాన్ని పొందుతారు. నన్ను తలంచుకోండి చాలు, అప్పుడు మిమ్మల్ని ఏ ఒక్కరూ పోల్చలేరు, మీ అజ్ఞాతవాసం నిర్విఘ్నంగా జరుగుతుంది. ధర్మదేవతే అభయం ఇచ్చింది, ఇంకేం కావాలండి ఇక్కడ. రెండవది, ఈ అరణి ఎత్తుకుపోయిన మృగం అన్నావే, ఆ మృగమేం లేదు, అది నేను కల్పించినదే, ఇదిగో అరణి అవి ఇచ్చేస్తున్నాను. ఈ రెండు నీకు ఇప్పుడు వరములుగా ఇవ్వాల్సినవేం కాదు, అసలు నువ్వు నీ ధర్మానికి చాలా సంతోషిస్తున్నాను, ఇంకేం వరం కావాలి అని అడిగాడు. మూడవది, ముచ్చటగా మూడు, ఈ వరం మాత్రం తెలుసుకోవాల్సిందే. నిజంగా ఆ స్థలంలో మనం కానీ ఉంటే ఏమంటాం, మనం అంటే మనలాంటి వాళ్ళు ఒక సామాన్యుడు, ఈ క్షణంలోనే దుర్యోధనాలను ఠపీమని చచ్చిపోయి మొత్తం రాజ్యం అంతా నాకు వస్తే బాగుండంటే తీరిపోదు. కానీ మహానుభావుడు ఏం అడిగాడో చూడండి ఇక్కడ. జయేయం లోభ మోహౌ చ క్రోధం చాహం సదా విభో దానే తపసి సచ్చేనా మనోమే సతతం భవేత్. లోభము మోహము క్రోధము ఈ మూడింటిని నేను ఎప్పుడు జయించగలగాలి. దానము తపస్సు సత్యము ఈ మూడింటి యందు నా బుద్ధి ఎప్పుడు ఉండాలి, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కోపం చేయించాలని మనకు ఉంటుంది, కానీ దేవం అనుకూలించద్దు. ఒంటికి 70 ఏళ్ళు వచ్చాయి, ఇంకా కోపమే అంటే బతుకు ఎప్పుడు తెరుస్తుందండి ఇక్కడ. అందుకే ఇక్కడ వివరిస్తున్నాడు, లోభమోహ క్రోధములను జయించగలగాలి, దానము తపస్సు సత్యమునందు నా బుద్ధి ఉండాలి, కనుక ధర్మము నందు నా బుద్ధి నిలిచి ఉండేలా దీవించు. ఇదొక్కటే. ఆ వరం నీకు ప్రత్యేకంగా ఇచ్చేది కాదయ్యా, నీ దగ్గర స్వతసిద్ధంగా ఉంది, అది నీకు స్థిరముగ్గాక అని చెప్పి యక్షుడు అంతర్ధానమయ్యాడు. అరణ్య పర్వం పూర్తయిపోయిందండి ఇక్కడ. ఎంత అద్భుతమైన అంశం ఇక్కడ. నిజానికి ఇది మొత్తం ధర్మరాజు వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నది. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు వెంట భగవంతుడు ఉంటాడు గనక వాడికి తర్వాత కాలమంతా అనుకూలమే విజయమే. ఇదే భారత సారాంశం. మరి మేమున్నది ఇక్కడ. ఇక్కడ యుధిష్ఠుడు మొదటి భాగంలో చెప్పాడు, నాకు లాభం వస్తుందని ధర్మం చేయట్లేదు, ధర్మం వల్ల లాభ నష్టాలు వస్తాయని చేయట్లేదు, ధర్మం ఆచరించిన స్వభావం ఉన్నాడు. ఆ స్వభావానికి ఫలం ఇది లభించింది ఇక్కడ. ధర్మదేవత ఇచ్చింది, తాను పాటించే ధర్మమే తనను రక్షిస్తుందంటే ఇంతకంటే ఉదాహరణ మనకి ఇంకేం కావాలండి. ఆ తర్వాత వాళ్ళు సమావేశమయ్యారు, ఇప్పుడు చేయవలసింది ఏమిటి అని విరాట పర్వం ప్రారంభమవుతుంది. విరాట పర్వం అనగానే ఉత్సాహం మనకి. రామాయణంలో సుందరకాండకి, భారతంలో విరాట పర్వానికి ప్రత్యేకమైన ఫలశ్రుతులు చెప్పారు. విరాట పర్వం జాగ్రత్తగా శ్రద్ధగా వింటే చాలు, చెప్పిన వాడికి విన్నవాళ్ళకి ఆదివ్యాధులు పోతాయి, పైగా వాళ్ళకి విజయం జరుగుతుంది. ఇందులో కూడా కొన్ని కొన్ని ఘట్టాలు ఉన్నాయి. మంగళకరమైనదండి విరాట పర్వం, చాలా విశేషం. ఒక్క ఇక్కడ మాత్రం హాయిగా గడిచిపోతూ ఉంటుంది, వింటూ ఉంటే ఉత్సాహం విజయం అన్నీ కనిపిస్తాయి ఇక్కడ మనకి. చిట్ట చివరికి కళ్యాణ గాత్రం ముందు పూర్తవుతుంది విరాట పర్వం. అయితే విరాట పర్వం చెప్తే వర్షాలు కురుస్తాయని కూడా ఒక మాట ఉన్నది. అసలు మహాభారతం మొత్తానికి అది ఫలితం అండి. రామాయణం మొత్తానికి ఫలితం చెప్తూ కనీసం సుందరకాండ అయినా అన్నట్లుగా విరాట పర్వం చెప్పారు. అయితే కొంతమందిలో ఒక అపప్రదేయం ఏమిటంటే, విరాట పర్వం నుంచే ప్రారంభించాలి కానీ ఆది పర్వం నుంచి కాదు అని దానికి మనం ఖండన చేయడం జరిగింది. ఎందుకంటే వ్యాసుడు ఎలా ప్రారంభించాడో అలా చదువుకోవడం మనకి మంచిది. ఇది కొన్ని అపప్రదల్లో మరికొన్ని ఏమిటంటే, భారతం మొత్తం ఇంట్లో ఉండకూడదు, అదొక అపప్రదం అండి. మా చిన్నప్పటి నుంచి మా తాతల కాలం నుంచి భారతం మొత్తం 3-4 ప్రతులు ఇంట్లో ఉన్నాయి, మేము అందరం బాగున్నాం. ఈ లేనిపోని ఎక్కడి నుంచి వచ్చి పడతాయి, ఇంట్లో ఉంచుకోకూడని పుస్తకాలు మన ఋషులు ఎవరు రాయలేదు, ఇది తెలుసుకోండి. ఇక్కడ భారతం మొత్తం ఇంట్లో ఉండాలి, భారతం మొత్తం చదువుకోవాలి, బతుకు బాగుపడడం కోసం. ఎక్కడి నుంచి వస్తాయో పిచ్చి పిచ్చి మాటలు. రథం తోలుతున్న కృష్ణుడు ఉండకూడదు, ఫోటో ఉండకూడదు, ఎవడు చెప్పాడు, ఏ శాస్త్ర ప్రమాణం ఉందో చూపించండి. ఇక్కడ గతానుగతికో లోకా, ఇవన్నీ పిచ్చి మాటలు. హాయిగా భారతం ఉంటే బాగుపడతాం, బాగుపడాలని యోగం ఉన్న వాళ్ళందరూ భారతం ఉంచుకోవచ్చు, తప్పేం లేదు ఇక్కడ. ఇవన్నీ ప్రశ్నలు. విరాట పర్వం ఉత్కృష్టమైన పర్వమే కానీ విరాట పర్వంతో ప్రారంభించాలని లేదు. అయితే ఈ నమ్మకం ఎక్కువ తెలుగు నాట ఉందండి, ఇంకెక్కడ కాదు. ఎందుకంటే కవిత్రులనే నన్నయ్య గారు భారతం మొదలుపెట్టి అరణ్య పర్వం మధ్యంలో ఆయన ఏం జరిగిందో ఆగిపోయింది. తర్వాత విరాట పర్వం నుంచి తిక్కన గారు మొదలుపెట్టారు, మధ్యలో భాగం విడిచిపెట్టారు ఆయన. లోకల్ని ఏమనుకున్నారంటే భారతం ప్రారంభించారు కనుక మధ్యలోనే అయిపోయింది, అందుకే తిక్కన గారు విరాట పర్వం నుంచి మొదలుపెట్టాను. ఆయన మొదటి నుంచి ఆయన మొదలుపెట్టక మళ్ళీ ఈయన ఎందుకు మొదలు పెడతాడు, ఆయన విరాట పర్వం నుంచి మొదలుపెట్టాడు ఆయన. ఆ మధ్యలో శేషభాగాన్ని ఆయన ముట్టుకోలేదు, తర్వాత ఎర్రన్ గారు వచ్చి పూరించారు, అది ఇక్కడ అంతరార్థం. కానీ విరాట పర్వం నుంచి మొదలుపెట్టిన ఆయన కానీ ఆది పర్వంతో మొదలుపెట్టే నన్నయ్య కానీ మధ్యలోకి వచ్చిన ఎర్రని కానీ విరాట పర్వం నుంచే ప్రారంభించుడు అని చెప్పలేదు. మనకు మాత్రం పనికి మాలినటువంటి ఒకనొక అపప్రద వ్యాపించిపోయింది చెప్పడం వరకే నా ఉద్దేశం. కానీ విరాట పర్వం మహత్పర్వం కనుక దానికి నమస్కారం చేసుకున్నాం. అసలు నిజానికి పేరు ఎంత బాగా వచ్చిందండి, పాండవులకు ఆశ్రయం ఇచ్చినందుకు మహానుభావుడి పేరు దీనికి వచ్చింది విరాట పర్వం. మొత్తానికి ఇప్పుడు ఈ మహాత్ములందరూ పాండవులందరూ కూడా అరణ్యవాసం అయిపోయింది. ద్రౌపది, ధౌమ్యుడు, పైగా వారితో పాటు వచ్చినటువంటి పరిచారకులు, సీతారాములు వనవాసం లాంటిది కాదండి ఇది, చక్కగా పరివారంతో అన్నిటితో వెళ్ళారు. ఎందుకంటే కండిషన్స్లు అవి లేవు, అందుకే హాయిగా వాళ్ళు పరివారంతో వాటితో వచ్చారు. వాళ్ళు ఆ పరివారంతో కూర్చుని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తర్వాత చేయవలసింది ఏమిటి అని మాట్లాడుతున్నారు. పైగా అనేక ప్రాంతాలు ఉన్నాయి. అర్జునుడు చెప్తున్నాడు, చేది, పాంచాల, మత్స్య, సూరసేన, పటచ్చర, దశార్ణ, నవరాష్ట్ర, మల్ల, శాల్వ, యుగంధర, విశాల, కుంతి రాష్ట్ర, సౌరాష్ట్ర, అవంతి అంటూ కురు సామ్రాజ్యానికి చుట్టుపక్కల సస్య సంపన్నములే నగరాలున్నాయి. ఇందులో ఏ ప్రాంతానికి మనం వెళ్ళాలి అంటే యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, ఇక్కడ నాకు ధర్మదేవత చెప్పిన ప్రకారంగా మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా మన అజ్ఞాతవాసం నిర్విఘ్నంగా జరుగుతుంది అని ధర్మదేవత ముందు చెప్పింది. అందుకే శృతమేతన్ మహాబాహో యథాస భగవాన్ ప్రభువు ధర్మదేవత చెప్పింది. కానీ మనం మనవంతు బాధ్యత తీసుకోవాలి కనుక ఒక నగరం ఎంచుకుందాం. అది కూడా ధర్మదేవత నాకు చెప్పింది ఏ విరాట నగరం అని. అందుకే మత్స్య దేశం అని దాన్ని అంటారు. రాజు విరాటుడు కనుక మన విరాట నగరం అంటున్నాం. ఆ మత్స్య దేశం అనేది, ఆ మత్స్య దేశంలో ఉన్నటువంటి రాజు విరాటుడు అనేటువంటి వాడు సామాన్యుడు కాడు. మత్స్యో విరాటో బలవాన్, అతడు అభిరక్తోత పాండవాన్, పాండవుల పట్ల ప్రేమ కలిగినటువంటి రాజు. పైగా ఆయనకి గుణలక్షణాలు ఏంటంటే ధర్మశీల, వదాన్య, వృద్ధ, మూడు లక్షణాలు ఉన్నాయట. ఇందులో ధర్మశీలుడు, ధర్మం స్వభావంగా కలిగినటువంటి వాడు, వదాన్యుడు అంటే దానము చేయగలిగే గుణము కలిగిన వాడు, పెద్దవాడు. ఈ మూడు లక్షణాలు. ఇందులో ధర్మంగా ఉన్నవాడు కనుక ద్రౌపది కూడా అక్కడ క్షేమంగా ఉండబడుతుంది. అందరికి ఇచ్చే స్వభావం ఉన్నవాడు కనుక మనం ఏ వృత్తితో అక్కడున్నా మనకు లోటు ఉండదు. వృద్ధుడు కనుక మన పెద్దవాడు యుధిష్ఠిరుడు కూడా వృద్ధుడి దగ్గర, పెద్ద ఆయన దగ్గర ఉంటూ ఉంటే ఆయనకి తక్కువ ఉండదు. ఇది ఆ సమాధానాలు అంత చక్కగా వ్యాఖ్యానించారు పెద్దలు. అక్కడ మనం ఉంటూ ఆయనకు కావలసిన పనులు చేసి పెడుతూ ఉందాము అంటూ ఎవరెవరు ఏ ఏ రూపాలతో ఉంటారని ఎవరికి వాళ్ళే అనుకుంటూ చెప్పుకుంటూ ఉన్నారు. శృణుధ్వం యత్ కరిష్యామి, ముందు యుధిష్ఠిరుడు చెప్పాడు నేను చేసే పని ఏమిటంటే, సభాస్తారో భవిష్యామి తస్య రాజ్ఞో మహాత్మన కంకోనామ ద్విజో భూత్వా మతాక్ష ప్రియదేవన. నేను అక్కడ సభల్లో ఒక సభ్యుడిగా ఉంటూ నిరంతరం విరాటునికి సన్నిహితంగా ఉండేటటువంటి ఒక విప్రునిగా ఉంటాను. అక్కడ కంకుడు అనే పేరుతో అతడితో పాచికలాడుతూ కాలక్షేపం చేస్తూ మధ్య మధ్యలో ధర్మములు అంటే ఏమిటో, అధర్మములు అంటే బోధిస్తూ ఒక మిత్రుల్లో అతడు ఉంటారు. శ్రౌత స్మార్త నిమిత్త జ్యోతిర్విద్యలు వహించి యోగ్య సమయ సంజాత ప్రాగల్భ్యుడనై చాతుర్యము మెరసి మానసం వలరింతున్. ఆయనకు ఆనందం కలిగిస్తాను ధర్మములు చెప్తూ, మధ్యలో పాచికలాడుతూ ఆనందం కలిగిస్తాను, కంకుడనే పేరుతో వెళతాను. పైగా యుధిష్ఠిరుడికి ప్రాణమిత్రుణ్ణి పూర్వంలో అని చెప్తాను. చెప్పేటప్పుడు పరిచయాలు చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలిగా. తర్వాత భీమసేనుడు, నువ్వెలా వెళ్తావు అంటే వల్లవో నామ భారత, వల్లవుడు అనే పేరుతో వెళతానండి. దీన్నే మనకి తిక్కన గారు వల్లలుడు అని మార్చారు. మూలంలో మాత్రం వల్లవుడు అని మాత్రమే ఉంది. వల్లవుడు అనే పేరుతో నేను అక్కడ నాకు తెలిసిన విద్యలు ఏమిటయ్యా అంటే పాక విద్య. సరిగ్గా నల చరిత్రలో గుర్తుందా, నలుడికి అది ఉంది, పాక విద్య, అశ్వవిద్య. అందులో అశ్వవిద్య నకుల సుఖదేవుల్లో ఒకటి తీసుకుంటాడు, పాక విద్యను తీసుకుంటాడు. ఇది తెలుసుకోవాల్సింది పాక విద్య ప్రావీణ్యం. అందుకే నలభీమ పాకం అన్న మాట ఉందిగా. తర్వాత ఏనుగులు, పులులు, సింహాలు వీటితో ఆడడం, ఇవి చేసినప్పుడు వినోదంగా ఉంటాయి రాజులకి. అలాగే మల్లులు వచ్చినప్పుడు ఎవరితోనో మా మల్లయుద్ధం చేస్తూ కుస్తీ పట్లు పెడుతూ వినోదం, రాజులకి వినోదాలు. ఇవన్నీ చేస్తూ వాళ్ళకి నేను వినోదం కలిగిస్తానయ్యా అని చెప్పాడు. సరే బాగుంది. అటు తర్వాత అర్జునుడు, మీరేం చేస్తారంటే ప్రతిజ్ఞాం షండకోస్మీతి కరిష్యామి మహీపతి. నాకు ఎప్పుడో అది నిర్ణయింపబడింది. నేను షండుడుగా నపుంసక వేషాన్ని వేసుకుంటాను. పైగా యుద్ధాలు చేసేటప్పుడు అనేకమైన బాణాలు గుచ్చుకున్న కాయలు కాసే, ఇవి కనబడకుండా కంకణాలు కప్పుకుంటాను నా చేతులకి, చెప్తున్నాడు మహానుభావుడు. కనుక షండవేషంతో వెళతాను. వెళ్ళినప్పుడు కూడా నేను అక్కడున్న స్త్రీలకి, రాజపుత్రికలకి, వీళ్ళందరికీ కూడా రకరకాల విద్యలు నేర్పుతాను. పఠన్ నాక్షాయికాశ్చైవ, అక్కడ నేను అనేక పూర్వరాజుల చేతులు పాడుతూ రాజును ఆనందింపజేస్తాను. అక్కడ విరాట రాజ్యంలో ఉన్నటువంటి ప్రధానమైన స్త్రీగణానికి నృత్యము సంగీతము నేర్పుతూ నేను ఉంటాను. ఎవరు నువ్వు అంటే ఒకప్పుడు ద్రౌపదికి పరిచారికగా ఉండేదానను అని చెప్తాను. ఉండేవాడను కూడా చెప్పచ్చు, నపుంసక విషయం కనుక. అలా వెళ్ళి చెప్తాను. అనగానే నకులుడు తమరెలా ఉంటారండి అంటే అశ్వబంధో భవిష్యామి, నేను అశ్వవిద్యను చూపిస్తాను, గ్రంథికుడు అనే పేరుతో ఉంటాను. ఈ గ్రంథికుడు అనే పేరు మనకి తెలుగు భారతంలో వచ్చేటికల్లా తామగ్రంథి అని మార్చారు తిక్కన గారు. అసలు పేరు గ్రంథికుడు అనే పేరుతో నేను వ్యవహరిస్తాను, అశ్వవిద్య విశేషాలను చూపిస్తాను, నేను ధర్మరాజు దగ్గర అశ్వాధికారిగా ఉండేవాడిని పరిచయం చేసుకుంటాను. అటు తర్వాత సహదేవుడు చెప్తున్నాడు, తంతిపాలుడు అనే పేరుతో నేను ఉంటూ గోవులన్నిటి కూడా నియంత్రిస్తూ గోగణాలను చూసుకుంటూ ఉంటాను, ఇదే పని నేను అక్కడ ధర్మరాజు దగ్గర చేసేవాడిని చెప్పుకుంటాను అని చెప్తే అందరం అన్నీ అనుకున్నాం, మరి ఈ తల్లి ఈమె ఎలా వెళుతుంది? ఇక్కడికి వచ్చేటప్పటికి మాటలు మాత్రం గంభీరంగా ఉంటాయండి. యుధిష్ఠిరుడు అంటున్నాడు, ఇయం హిన ప్రియా భార్య ప్రాణేభ్యోపి గరీయసి, మనకు ప్రాణముల కంటే గొప్ప ప్రీతి కలిగిన ఆమె ఈమె, ఈమెను ఎలా కాపాడాలో తెలుసా, మాతేవ పరిపాల్యాచ భార్యని తల్లిలా కాపాడుకోవాలి అని చెప్పాడు. ఎంత అద్భుతమైన విషయం ఇక్కడైనా, మాతేవ పరిపాల్య, ఈ విషయం జాగ్రత్తగా మనం విని ఉంటే, మొదట్లో చెప్పిన కథ గుర్తు ఉంటే శకుంతలు దుష్యంతుడితో అన్నమాట తెలుస్తుంది ఇక్కడ. మాతేవ పరిపాల్యాచ పూజ్యా జ్యేష్ఠేవ చ స్వస, భార్య అంటే ఏమిటో చూడండి. భారతదేశంలో భార్య అనగా కేవలం వాళ్ళు భోగాలు అనుభవించేటువంటి బంధము కాదండి, భార్యను తల్లిలా రక్షించాలి, ఒక పెద్దక్కలా గౌరవించాలి అన్నాడు ఇక్కడ. పైగా ద్రుపద రాజపుత్రి ఈమె ఏం చేస్తుంది, ఇక్కడికి వచ్చినప్పటికీ చాలా ఆర్ద్రమైపోయింది యుధిష్ఠిరుని మనస్సు. సుకుమారీ చ బాలాచ రాజపుత్రి యశస్విని పతివ్రత మహాభాగ కథన్ను విచరిష్యతి, అటువంటి మాట అనగానే ద్రౌపదే సమాధానం చెప్తుంది. ఎవరికి వారు ఎంచుకున్నారండి, ఎవరి మీద ధర్మరాజు యొక్క ఒత్తిడి లేదు, వారికి వారే చెప్పుకుంటున్నారు. ఆమె చెప్పింది, సైరంధ్రియో రక్షిత లోకేనే, సైరంధ్రి వృత్తిని చేపడతాను. ఇది బాగా ఉన్నత స్థితిలో ఉన్నవారు కాలం కలిసి రాని సమయంలో చేపట్టే వృత్తి. ఇది ఒక పరిచారిక వృత్తే, కానీ అందరూ కొన్ని నియమాలు ఉంటాయి ఇతర పరిచారికుల వలె కాకుండా. పైగా నేను జడలు వేయడంలో నిపుణురాలిని నేను చెప్పుకుంటాను, కుశల కేశకర్మని. అలాగే సుగంధ ద్రవ్యాలు మొదలైన కలపడంలో పరిచర్యలు నిపుణురాలని నేను చెప్పుకుంటాను. పూర్వం ఏం చేసేదాని అంటే ద్రౌపదికి పరిచారిక నేను చెప్పుకుంటానంది ద్రౌపది అని. ఈ విధంగా చెప్పుకున్నాక కళ్యాణం భాషచే కృష్ణే, నువ్వు కళ్యాణకరమైన మాట చెప్పో సంతోషం, ఇంకా మనం బయలుదేరాలి అనుకుంటూ ధౌమ్యుడేమవుతాడు, వాళ్ళతో పాటు పురోహితులు వచ్చారు కదా అక్కడికి, అతను ఎక్కడికి వెళ్ళాలి. ధౌమ్యుడికి చెప్తున్నాడు, పురోహితోయమస్మాకం అగ్నిహోత్రాన్ని రక్షతు, ఈ పురోహితులు ఎల్లవేళ అగ్నిహోత్రాన్ని రక్షించాలి, ఈయనగానే మనం తీసుకెళ్తే దొరికిపోతాడు, కనుకనే ఈయనని ద్రుపదుని ఇంటికి పంపిద్దాం అన్నాడు. ఇక్కడ ద్రుపదుడు రక్షిస్తాడు, ద్రుపదుని ఇంటికి పంపించి వేద్దాం ధౌమ్యుణ్ణి. అక్కడ ఈయన అగ్నిహోత్రములు రక్షిస్తూ మన పేరున చేయవలసినటువంటి శాంతిక పుష్టిక కర్మలు చేస్తూ ఉంటాడు, అవి మనం రక్షిస్తుంటాయి. ఈయన అలా పంపిద్దాం. దీన్ని తిక్కన గారు ఎలా మార్చారంటే ఏదో మరొక ఆశ్రమానికి వెళ్ళి మార్చారు, చిన్న చిన్న మార్పులే. కానీ తిక్కన గారు మహానుభావుడు అండి, ఋషి, సామాన్యుడు కాదు. కొన్ని కొన్ని మన మూలంలో ఉన్నట్టు రాయలేదే అంటే ఇలాంటి ప్రబుద్ధులు పుడతారని వాళ్ళకి తెలియదు, ఈ పిచ్చి పుష్టులు వేసేవాళ్ళు, అందుకే వాళ్ళు రాయలేదు. వ్యాసుడు అంటారా, ఆవలించకుండానే పేగులు లెక్క పెడతాడు ఆయన, త్రికాలవేత్త. కనుక మహానుభావుడు ఇప్పుడు వచ్చే పిచ్చి పుష్టులకు కూడా సమాధానం రాసిపెట్టాడు. అమాయకులు మన మహాత్ములు, నన్నయ్య తిక్కన వాళ్ళు కవిత్వము సౌందర్యము చూపించి చెప్పారు మహాత్ములు, వారికి నమస్కారం చేసుకున్నాం. అదేవిధంగా ఈ ద్రౌపదితో పాటు వచ్చిన పరిచారకులు కొందరు ఉన్నారట, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే వాళ్ళు పాంచాల దేశానికి వెళతారు, వాళ్ళు కూడా ద్రౌపది దేశానికే వెళతారు. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి రథములు, ఇక కొంతమంది సేవకులు ద్వారకకు వెళతారు. ఇలాగా వాళ్ళు తెచ్చుకున్నటువంటివి కొన్ని కొన్ని పంపించి వేశారు వేవీ లేకుండా. ఇక అటు తర్వాత విషయముల్లో ఈ ధౌమ్యుడు మాట్లాడుతూ, మీరు రాజసేవకు వెళుతున్నారు, మీరు రాజులే కానీ రాజసేవ తెలియని వారు ఇంతకాలము అంటూ, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం అంతా కూడా ఒక సేవకుడు అంటే ఒక ఉద్యోగం చేసేవాడు అధికారుల వద్ద ఎలా ప్రవర్తించాలి, ఒక అధ్యాయం అండి ఇదంతా కూడా. రాజు దగ్గర ఉద్యోగులు ఎలా ప్రవర్తించాలని చాలా చెప్తాడు. ఆ చెప్పిన తర్వాత యుధిష్ఠిరుడు నమస్కారం చేసి, మా తెలుసులో వై అనకుండా, అనుశిష్టాస్మ భద్రంతే నైత ద్వక్తాస్తి కశ్చన, చక్కగా చెప్పు. అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు కుంతి తల్లి విదురుడు ఎలా చెప్పారో ఇప్పుడు అజ్ఞాతవాసానికి వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరూ గుర్తొచ్చేలా చెప్పేవయ్యా అన్నాడు. ఎంత అందమైన మాట అండి. అందుకే తల్లియు తండ్రియు దైవము ఎల్ల సుహృజ్జనము మీరే అని తిక్కన గారు చక్కగా అనువాదం చేశారు దీనికి. పైగా ఈ దుఃఖము నుంచి బయటపెట్టడానికి కావలసిన కర్మలన్నీ మీరు చెయ్యండి అని ప్రార్థించాడు. అదే శాంతిక పౌష్టిక కర్మలు. ఆడు తర్వాత అక్కడున్న అగ్నిహోత్రానికి ప్రదక్షిణ చేసి ద్రౌపది ముందు నడుస్తూ ఉంటే వీళ్ళు వెనక్కి నడిచేటండి. యాజ్ఞసేనీం పురస్కృత్య షడేవాత ప్రవవ్రజుహు, ఆరుగురు బయలుదేరారు, ముందు ద్రౌపది ఉంది. వనవాసానికి ఇంతమంది, ఇక్కడ మాత్రం ప్రధానంగా ఆరుగురే. బయలుదేరుతూ ఉన్నారు. ముందు ద్రౌపది ఉందిట. అందుకే ముఖ్యమైన కార్యాలకు వెళ్ళేటప్పుడు స్త్రీలు ముందు నడవాలి, ధర్మకార్యాల్లో కుడివైపు ఉండాలి, కామ్యకర్మల్లో ఎడమవైపు ఉండాలి, పితృకార్యాల్లో కూడా ఎడమవైపు ఉండాలని నియమం మనకు ధర్మశాస్త్రం చెప్తుంది. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది. ఎప్పుడైతే వీరు ఈ విధంగా బయలుదేరారో, బయలుదేరుతూ ఆయుధాలు, మామూలుగా ఆయుధాలు కావుగా, వీళ్ళకి మాత్రమే ప్రత్యేకం, ఆయుధాలు ఎక్కడ పెట్టాలి. క్రమంగా వాళ్ళు విరాటనగర సమీపానికి చేరుకుని అక్కడ పొలిమేరల్లో ఉన్నటువంటి శ్మశాన సమీపంలో ఉన్నటువంటి సమీపేచ శ్మశానస్య గహనస్య విశేషత, అక్కడ శ్మశానానికి దగ్గరలో గహనాం మహతి గహనామహతి శమి, అంత తేలిగ్గా తెలియబడిన గుబురైనటువంటి ఒక పెద్ద జమ్మి చెట్టు, ఆ జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి అక్కడ ఈ ఆయుధములన్నీ జాగ్రత్తగా ఒక దగ్గరికి తెచ్చి కట్టకట్టి ఒక శవము కూడా సమీపంలో పెట్టి ఆ దుర్గంధం చేత ఎవరూ ఇక్కడికి రాకుండా ఉండేలాగా చేసి దీన్ని కట్టకట్టి ఆయుధములన్నిటి కట్టి గుడ్డ కప్పి నకులుణ్ణి పైకి పంపించి పెట్టించారు. అక్కడ నకులుడు వెళ్ళి పెట్టాడు. పైగా అది పెద్ద జమ్మి చెట్టుని అంత తేలిగ్గా తేరిపార చూస్తే గానీ ఉందని కూడా తెలియదుట. అలాంటి చోటు తాముపారుహ్య నకులో ధనుంషిని దధే స్వయం, తాను స్వయంగా పెట్టాడు అక్కడ. పైగా ఎంత అద్భుతమైన మాట ఇక్కడ చెప్తున్నాంటే, ఎత్ర చాపస్యత సవే తిరోవర్షాన్ని వర్షతి, వర్షం పడినా ఏటవాలుగా పడుతూ అవి తడవకుండా ఉండేటట్టు పెట్టాడు అక్కడ. ఆ చోటు అలాగే ఎంపిక చేసుకున్నాడు. ఇక్కడ దృఢమైన పాశాలతో బంధించి ఉంచాడు. పైగా వాళ్ళు బయటకు వస్తూ ఏమనుకుంటున్నారంటే, చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తారు కదా నేను కట్టారా ఏమిటి అని. బయటకు వస్తూ మేము, నా పేరు జయం, ఇతర పేరు జయంతుడు, జయుడు జయంతుడు విజయుడు జయత్సేనుడు జయద్బలుడు, ఈ పేర్లు ఒక్కసారి అన్నారు. అక్కడున్న గోపాలకులు వాళ్ళు వినేటట్టు అని, మా వంశాచారం ప్రకారంగా శవాన్ని దహనం చేయడం పాతి పెట్టడం ఉండదు, ఇలా పెట్టడం ఒకటి ఉన్నది అని చెప్పి వెళ్ళిపోయారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం కానీ అనుకున్నారు వీళ్ళు. తిన్నగా వాళ్ళు శుద్ధులై చేరుకున్నారు విరాట నగరంలోకి వెళుతూ. ముందుగా వాళ్ళు చేసిన పని ఏమిటయ్యా అంటే, అస్తువన్ మనసా దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీం, జగజ్జననీ అయిన దుర్గమ్మని ప్రార్థించారండి. దుర్గాదేవి స్తుతులు మనకి రెండు చోట్ల కనబడతాయి. యుద్ధ ప్రారంభంలో అర్జునుడు, విరాట పర్వ ప్రారంభంలో యుధిష్ఠిరుడు. యుధిష్ఠిర కృత దుర్గాస్తుతి అమోఘమైన మహిమాన్వితమైన మంత్రశాస్త్రం, సామాన్యం కాదు. మొన్నెవరో అడిగారు షణ్మతాలు భారతంలోనంటే మళ్ళీ లలితాదేవి ఉపాసన అంటే ఏమిటండి అని. దుర్గా అన్న లలిత అన్న ఒకటేనండి, శాక్తి ఏమి తెలుసుకోండి. ఇక్కడ దుర్లభా దుర్గమా దుర్గా పరాశక్తి ఆవిడ, ఆ పరాశక్తిని స్తుతిస్తారు. ఈ స్తోత్రం సామాన్యం కాదు. యశోదాగర్భ సంభూతాం నారాయణ వరప్రియాం, యశోదమ్మ కడుపులో పుట్టిన దుర్గమ్మకు నమస్కారం ప్రారంభించాడు. అక్కడి నుంచి దుర్గాదేవి నమోస్తు వరదే కృష్ణే కుమారి బ్రహ్మచారిణి బాలార్క సదృశాకారే పూర్ణచంద్రని భానని దుర్గా స్మరణ. ఈరోజు చెప్పుకుంటున్న విషయం గుర్తుపెట్టుకోండి, ఎలాంటి ఆర్తిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఏకాంతంలో ఉన్నా, దుర్గమ్మని స్మరించే వారికి మాత్రం గొప్ప తోడు ఉన్నట్లే, భయం అనేది ఉండదు. ఇది తెలుసుకోవాల్సింది. అరణ్యే రణే దారుణే శత్రు మధ్యే, ఎక్కడ ఉన్నా రక్షించేది నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. ఆ తల్లి గురించి అద్భుతమైన స్తోత్రం చేస్తాడు. మీ స్తోత్రం చేస్తే ధర్మరాజుకు ప్రత్యక్షమైందండి అమ్మ దుర్గమ్మ. శృణురాజన్ మహాబాహో మదీయ వచనం ప్రభో, మరి వాళ్ళ సోదరుడు రక్షించే వాళ్ళని ఆవిడ కాపాడదు, మీకేమీ పర్వాలేదు, అజ్ఞాతవాసం నిర్విఘ్నంగా జరుగుతుంది, యుద్ధంలో విజయం మీదే. దుర్గమ్మే మాటిస్తే ఇంకేమున్నదండి, ఇక్కడ యుద్ధంలో విజయం మీదే. అంతేకాదు, నువ్వు చేసిన స్తోత్రం నాకు చాలా నచ్చింది. మీరు అజ్ఞాతవాసంలో ఉన్నంత కాలం నా అనుగ్రహం వల్ల ఎప్పుడు సౌఖ్యంగా ఉంటారు, ఆరోగ్యం బాగుంటుంది మీకు. అంతేకాదు, నువ్వు చేసిన స్తోత్రం ఎవరు చేసినా వాళ్లకున్న కల్మషములన్నీ నేను పోగొడతాను, వాళ్ళకి ఆయుష్యనిస్తాను, ఉన్నతమైన స్థితినిస్తాను. అటవ్యాం దుర్గకాంతారే సాగరే గహనే గిరో, దుర్గమమైనటువంటి ప్రాంతాల్లో ఉన్న నా రక్షణ ఉంటుంది. ఒక్కటి, నన్ను స్మరించిన వారికి దుర్లభం అనేది ఉండదు సుమా. ఇది ఆ తల్లి చెప్పినటువంటి మాట. ఇలా భారతం మనకు అనేకమైనటువంటి ఉపాసనాంశాలు ఇస్తున్నది. దుర్గాస్తోత్రానికి నమస్కారం చెప్పుకోవడమే తప్ప మొత్తం మనం ఎలాగూ చదవలేదు. నమోస్తు వరదే కృష్ణే కుమారి బ్రహ్మచారిణి బాలార్క సదృశాకారే పూర్ణచంద్రని భానని చతుర్భుజే చతుర్వక్త్రే పీనశ్రోణి పయోధరే మయూర పించవలయే కేయూరాంగద భూషితే అంటూ మొదలవుతోంది. ఒక్క వాక్యం చెవిలో పడ్డా ధన్యమవుతామని. దుర్గాం త్రిభువనేశ్వరీం అన్నాడు ఇక్కడ. ముల్లోకాలకు తల్లి అయినటువంటి పరాశక్తి అయిన దుర్గమ్మకు నమస్కారం చేసుకుని యుధిష్ఠిరుడు ముందు రాజసభలో ప్రవేశించాడు. ధర్మదేవత అనుగ్రహం ఉంటూ, భగవంతుని అనుగ్రహం ఉంటే ఎవరికైనా సరే గౌరవించే బుద్ధి పుడుతుందండి. ఇది తెలుసుకోవాల్సింది. ఇతన్ని చూడగానే, పైగా వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అక్కడున్న నదీ తీరానికి వెళ్ళి దేవ ఋషి పితృ తర్పణలు చేసి యముని స్మరించుకున్నట్టు మహానుభావుడు. ఓ ధర్మదేవత, నువ్వు చెప్పిన ప్రకారంగా ఏ రూపాలు కావాలంటే ఆ రూపాలు లభిస్తాయన్నో, మేము ముందు అనుకున్న రూపాలు మాకు అనుగ్రహించు అనగానే వాళ్ళ రూపములు మారాయండి. వీళ్ళు వేషాలు వేసుకు వెళ్ళలేదు, ధర్మదేవత వాళ్ళ రూపం ఎవరు పోల్చుకోని విధంగా మార్చివేసింది. ఈయన మారెట్టే ఎలాగంటే ఒక పిలక, ఒక తలపాగా, ఒక అద్భుతమైన వేషం, మంచి విభూతి కట్లు వీటన్నిటితో తయారయ్యిన అందమైన రూపాన్ని ధరించి ఒక అద్భుతమైన విజుని వలె పండితునుగా ఈయన శోభిల్లేడు. కానీ ఆయన తేజస్సు ఎవరు దాచగలరు? ధర్మం వల్ల, తపస్సు వల్ల వచ్చిన తేజస్సు. ఈ రూపంతో ఆ మహానుభావుడు ఎప్పుడైతే మన విరాటరాజుకి ఎదురుపడ్డాడో, విరాటరాజు ఆనందపడ్డాడు ఈయన రూపాన్ని చూసి. ఎవడయ్యే అయినా సామాన్యుడు కాదు, మహారాజులా ఉన్నాడు, సింహాసనం మీద కూర్చోదగ్గవాడు, వ్యవహారాలన్నీ కలిగేట తనని తాను పరిచయం చేసుకున్నాడు. యుధిష్ఠిరస్యాసమహం పురాసఖ వైయాగ్రపద్య పునరస్మి విప్రహ అక్షాన్ ప్రయోక్తుం కుశలోస్మి దేవినాం కంకేతి నామ్నాస్మి విరాట విశ్రుతః. నేను యుధిష్ఠిరుని శకునని, యుధిష్ఠిరస్య సఖ అన్నాడు. ఈ మాటలో అబద్ధం ఆడకూడదు ధర్మరాజు, గుర్తుపెట్టుకోండి. మిగిలిన వాళ్ళు ఆపద్ధర్మంగా అబద్ధమాడినా దోషం రాదు, కానీ యుధిష్ఠిరుడు అసత్యం ఆడండి. ఇప్పుడు సత్యం చెప్పకూడదు, దెబ్బత అజ్ఞాతవాసం దెబ్బతింటుంది. ఎలా మాట్లాడుతున్నాడు అంటే యుధిష్ఠిరుని మిత్రుని అన్నట్ట, ఇది అబద్ధం లేదు. యుధిష్ఠిరుడు అంటే యుద్ధంలో స్థిరంగా నిలబడే ఓ విరాట, నీకు నేను మిత్రుణ్ణి అని అర్థం. వైయాగ్రపద్య, నేను వ్యాఘ్రపాదుని గోత్రానికి చెందినవాణ్ణి అన్నాడు ఇక్కడ. అంటే వ్యాఘ్రపాద మహర్షి గోత్రం ఉంటుందట, పాండవుల గోత్రం వైయాగ్రపాద గోత్రం, అంటే వ్యాఘ్రపాద గోత్రం అండి, తెలుసుకోవాలి. వ్యాఘ్రపాదన పుత్రుడు ఉపమన్యుడు, వాళ్ళ గోత్రం. ఇది చాలా రమ్యమైన విషయం. అందుకే వైయాగ్రపద్య, ఆ గోత్రానికి చెందినవాణ్ణి అని చెప్పుకున్నాడు ఇక్కడ. పునరస్మి విప్రహ, విప్రుడు అంటే విశేష ప్రజ్ఞ గలవాడు. పైగా ద్విజ అంటాడు, ద్విజ శబ్దము బ్రహ్మక్షత్రియ వయస్సులు ముగ్గురికి వర్తిస్తుంది కనుక అది దోషం లేదు, అబద్ధం లేదు. పైగా నేను అక్ష విద్యలో నేర్పరిని, అది ఎలాగుంది మహానుభావుడికి. కంకేతి నామ్నాస్మి, నన్ను కంకుడు అంటారు, పేరు కూడా ఎంత బాగా పెట్టుకున్నాడు. కంక అనే శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయట. అవిప్రో విప్రరూపేణ కంక ఇత్యభిధీయతే, విప్రుడు కాకుండా విప్రుడు వేషం వేసుకుంటే కంకుడు అనాలట. ఇంకొక అర్థం ఏంటంటే కంక అంటే యమహ అని అర్థం. ఇది గొప్ప విషయం చెప్పండి, యముడు కనుక నువ్వు ఎవడవయ్యా అంటే ధర్మరాజు, ధర్మరాజు అంటే యముడేగా, కానీ ధర్మరాజు మరో పేరే యమధర్మరాజు, అది కంక. రెండు విధాలు సరిపోయింది మహానుభావుడు, అబద్ధమాడలే. అంతేకాదు ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో ఆనందపడి నీలాంటి జ్ఞాని నా దగ్గరికి రావడం, పైగా నువ్వేం చెప్తున్నావు, ఒకప్పుడు ధర్మరాజుకి నేను మిత్రుణ్ణి, ఆయనతో కలిసి ఆడుకునేవాడిని, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు ఏమిటో, అందుకు నేను ఆశ్రయం కోసం ఇలా వచ్చాను అంటే, అబ్బా నువ్వు కేవలం విప్రుడివి కావయ్యా, నువ్వు రాజు కావాల్సిన వాడువు, నీకు కావలసిన వాహనములు సేవలు అన్నీ నేను సమకూర్చుతాను, నా దగ్గర ఉండయ్యా అన్నట్ట. అమ్మవారు అనుగ్రహించాలే కానీ ఎంత దరిద్రంలో ఉన్నా అందరూ మనకి అనుకూలం అవుతారండి. ఇది ఒకటి తెలుసుకోండి, ఒక్క లోకేశ్వరి పాదాలు మనం పట్టుకుంటే లోకం మన పాదాలు పట్టుకుంటుంది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు లోకాన్ని అనుకూలపరుచుకునే ప్రయత్నం చేసే కంటే లోకేశ్వరిని అనుకూలపరుచుకునే ప్రయత్నం చేస్తే లోకంలో అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి. ఇది సూక్ష్మం. మొత్తానికి ధర్మబద్ధులైన వాళ్ళకి దైవ సహాయం లభించింది. ఈ విధంగానే ఒక్కొక్కరు చేరారు. భీమసేనుడు ఎలా వెళ్ళాడంటే ఖజాంచ దర్వీంచ కరేణ ధారయన్, పప్పు కలిపే కొయ్యి గరిటని ఖజా అంటట, అది కూడా పట్టుకున్నాడు. అలాగే కొయ్యితో చేసిన ఒక దర్వి గరిట, పెద్ద పెద్ద గరిట్లు ఇవి పట్టుకెళ్ళాడు మహానుభావుడు. తను తాను పరిచయించుకుని నన్ను వల్లవాడు అంటారు, ఇదివరకు ధర్మరాజు కొలువులో వంటలవాణ్ణి. అబ్బా చూస్తే మామూలు వంటల వాళ్ళకు లేవయ్యా, మా ప్రతాపశాలివి, రాజలక్షణాలు కనబడుతున్నాయంటే అది కూడా ఉందిలేండి. అందుకే ఏనుగులతో సింహాలతో పులులతో కూడా ఆడగలను, కుస్తీ పట్టు కూడా పట్టగలను, మీకు వినోదం కూడా కలిగిస్తాను. ఒక్కొక్కరు రెండు మూడు ఉత్తులు తీసుకుంటున్నారు ఇక్కడ. తర్వాత ద్రౌపది విరాటుని రాణివేశం, ఆవిడ వెళుతున్నప్పుడు నిజంగా తల్లి ఉన్నదే, ఎంత సామాన్య వేషం వేసినా తల్లి యొక్క తేజస్సు సామాన్యం కాదని భారతం చదివితే తెలుస్తుంది. ద్రౌపది లాంటి వ్యక్తి తత్పూర్వము లేదు, తదనంతరము లేదు, అలాంటి వ్యక్తి ఆవిడ. అగ్నిసంభవ యాజ్ఞసేని, ఆవిడ తేజస్సే చాలా విశేషం. ఒక మహాలక్ష్మి గౌరీ మొదలైన వాడి తేజస్సు కనబడుతుంది ఆ తల్లి. సామాన్యురాలా అండి, పరాశక్తేగా, స్వర్గలక్ష్మి ఆవిడ సామాన్యురాలు కాదు. స్వర్గేచ స్వర్గలక్ష్మి స్వం అని కీర్తించబడే జగదంబ. అందుకే తేజస్సు చూస్తూ అందరూ ఎవరు నువ్వు అని అడుగుతున్నట్ట, అంత సామాన్య వేషంలో ఉన్నా. అప్పుడు అతన్ని చూసినటువంటి విరాటరాజు భార్య కేకయ్యరాజు కుమారి అయిన సుధేష్ణ చూసి, ఎవరమ్మా నువ్వు అని అడిగిందిట. నేను సైరంధ్రి వృత్తిలో ఉన్నాను, నువ్వు ఆశ్రయం ఇస్తే నీ వద్ద ఉంటాను. సైరంధ్రిగా నేను చేయగలిగే పనులు చాలా ఉన్నాయి, నేను జడలు వేయగలను, పరిచర్యలు చేయగలను. ఇదివరకు నేను కృష్ణశ్చ మహిషీం సత్యభామాం ప్రియాం, కృష్ణునికి ప్రియురాలైన సత్యభామకి చక్కగా జడలు వేసి సేవ చేశాను. చేసిందండి ఆ తల్లి. అరణ్యవాసానికి సత్యభామ వచ్చినప్పుడు ద్రౌపది సత్యభామ కబుర్లు చాలా బాగుంటాయి, సమయం లేక మనం చెప్పలేదు కానీ పాతివృత్య ధర్మాలను అక్కడ బోధింపబడతాయండి. సత్యభామ ద్రౌపది విషయంలో అక్కడ చాలా విశేషమైన అంశం అది. మొత్తానికి సత్యభామకి సేవించుకున్నాను, అంతేకాదు ద్రౌపదీదేవికి సేవకురాలను. ద్రౌపదీదేవి నాకు మాలిని అని పేరు పెట్టింది అన్నాడు. అంటే తన పేరు తానే పెట్టుకుంటోందిగా సరిపోయింది. ద్రౌపదీదేవికి మాలిని ఇత్యేవ మే నామ స్వయం దేవి చకారస అని నువ్వు నాకు ఆశ్రయం ఇస్తావా అని అడిగిందండి. సాక్షాత్ మహాలక్ష్మి వచ్చి ఆశ్రయం ఇస్తావని అడిగింది. ఇంకేం కావాలండి? మూర్ధ్నిత్వాం వాసయేయం వై సంశయో మే న విద్యతే. నిన్ను నా నెత్తి మీద పెట్టుకుంటా, నీకేం సందేహం అక్కర్లేదని చెప్పింది. మూర్ధిని పలుకుబడి నెత్తి మీద పెట్టుకుంటాను నిన్ను, కానీ ఒక్క చిన్న సందేహం, నీ సౌందర్యం చూస్తే సామాన్యం కాదు. రాజు కానీ ఇతరులు కానీ నీ సౌందర్యాన్ని చూసి నిన్ను కోరుకుంటే నేను ఎలా రక్షించుకుంటాను నిన్ను అన్నది ఇక్కడ. అప్పుడు ఆ విషయం నీకు భయం లేదు సుమా, నన్ను నేను రక్షించుకోగలిగే శక్తి నాకున్నది. ఎందుకంటే గంధర్వాపతయో మహ్యం యువాన పంచభమిని. గంధర్వులు యువకులైన వారు ఐదుగురు ఉన్నారు. నేను ఒకనొక కారణాంతరాల వల్ల వాళ్ళకు దూరమై కొంతకాలం ఉండవలసి వస్తుంది గనక శైలేంద్రి వృత్తిని చేపట్టాను. కారణాలన్నీ వివరించడానికి సాధ్యం కాదు. మొత్తానికి గంధర్వపతులు వాళ్ళు దివ్యదేహాలతో ఎక్కడున్నా గమనించుకుంటుంటారు గనక ఏ ఒక్కరు నన్ను బాధించదలుచుకున్నా వారి పని వాళ్ళు పూర్తి చేస్తారు. అందుకే పుత్ర గంధర్వరాజస్య మహాసత్వస్య కశ్చిత్ రక్షంతి తేచ మాం నిత్యం దుఃఖాతారా తథాప్యహం. నాకే దుఃఖములు కలిగినా వాళ్ళు కాపాడుకుంటారు. ఇంత చక్కగా చెప్పినది. పైగా శైలేంద్రి ధర్మములు కొన్ని ఉన్నాయి. ఎంగిలి పదార్థాలు పెట్టరాదు. తినగా మిగిలినవి అంటే అవి పర్వ, ఎంగిలి అంటే తాను ఎంగిలి చేసిన పదార్థాలు పెట్టరాదు. పాదాలు ఒత్తమని చెప్పరాదు. అది విషయం ముఖ్యంగా చెప్పినది. అదేవిధంగా కొన్ని కొన్ని ధర్మాలు ఇక్కడ చెప్పింది ఆవిడ. నీ ఇష్టం వచ్చినట్టు ఉండు తల్లి అని ఆ శైలేంద్రిగా మాలినేనే పేరుతో ఉన్న ద్రౌపదిని స్వీకరించింది సుధేష్ణ. అంతఃపురంలో ప్రవేశించింది తల్లి. అడతర సహదేవుడు గోపాలకుడుగా తంతిపాలుడి పేరుతో ఆయన చేరాడు. ఏ క్రమంలో ఎవరు వెళ్ళారో చెప్పుకుంటూ వస్తున్నాం ఇక్కడ. ఆడ తర్వాత అర్జునుడు వచ్చారండి మహానుభావుడు. చూడ్డానికి షండుల్లో ఉన్నా నువ్వేంటి అయ్యా షండు అంటున్నావు కానీ నీ స్వరూపం చూస్తే మహా తేజస్సుగా కనబడుతుంది అన్నట్టు విరాట్రాజు. వీళ్ళందరినీ చూస్తుంటే ఆయన ఆనందమే ఆనందం అండి, మహాపురుషులు తేజస్సుని. అప్పుడు ఆయన చెప్పాడు, నేను నిన్ను నృత్యంతో గీతంతో విందు చేస్తూ ఉంటాను, అలాగే నీ కూతురుకి ముందే చెప్పాడు, త్వముత్తరాయ ప్రదిశస్వమాం స్వయం భవామి దేవ్యా నరదేవ నర్తక. నీ కూతురు ఉత్తరకి నేను నాట్యం నేర్పుతాను, బృహన్నల మాం నరదేవ విద్ధి. ఓ రాజా నన్ను బృహన్నల అని తెలుసుకో అని చెప్తే అతడికి కూడా తన కొలువులో స్థానం వచ్చింది. ఇంకా మిగిలిన వాడు నలుడు, నకులుడు. ఆ నకులుడు అశ్వశిక్షకుడుగా నియుక్తుడయ్యాడు. ఇలా అందరూ చేరారండి అక్కడికి. ఆడ తర్వాత జీమూతవల్లిని వధించుట అనే విషయం చూపించినప్పుడు మల్లయుద్ధం చేస్తూ వాళ్ళని ఆనందింపజేశాడని చెప్పారే కానీ జీమూతమల్లుని ఎవరినో పంపించారు ఇవి చెప్పలేదు ఇక్కడ. ఆ మల్లయుద్ధాలు చేయడం, అదేవిధంగా సింహాలు పులులతో ఆడడం, ఒక్కొక్కప్పుడు వినోదం వచ్చినప్పుడు అలా ఏనుగుని తీసుకొచ్చి దాంతో ఎలా ఆడతావో చూడు అనేవట. అప్పుడు వినోదం కలిగించడం కోసం ఏనుగుతో కుస్తీపట్లు, సింహాలతో కుస్తీపట్లు, ఇలా రాజుకు వినోదం కలిగిస్తున్నట్ట. అందరూ ఆనందిస్తుంటే బాధ కలిగేది ద్రౌపదికి. ఇంత చేసి ఇక్కడికి వచ్చి వీళ్ళు వినోదం కోసం మహాబలుడు ఇవా చేస్తున్నాడే లోపల దుఃఖం. సరే ఆవిడ దుఃఖాలు ఉంచుతాం. ఇలా ఉంటూ ఉంటే మొత్తంగా విరాట రాజ్యంలో ఒక సేనాపతి ఉన్నాడు. 10 నెలలు గడిచిపోయింది అండి వీళ్ళు చేరప్పుడు. మాసా దశ సమాయయు, 10 నెలలు గడిచిపోయి. ఇంకెన్ని నెలలు ఉన్నాయి సంవత్సరానికి? 2 నెలలు హాయిగా అయిపోవాలి కదా. అప్పుడు అవాంతరం ఒకటి వచ్చి పడిందిట. అదేమిటంటే, సేనాపతి విరాటస్య దదర్శ ద్రుపదాత్మజం తస్మిన్ వర్షే గతప్రాయే. ఆ సంవత్సరం అయిపోతున్న దశలో ఆ సేనాపతి కీచకస్తు మహాబలః, కీచకుడు అనేవాడు తయారయ్యట. వాడు ఈమె స్వరూపాన్ని చూడడం జరిగింది. ఒక్కసారి అతిలోక సౌందర్యాన్ని చూశాడు. ఏమిటి ఈమె, దేవకాంత మనుష్యకాంత అప్సరస ఏమిటో తెలియట్లేదు అని చెప్తూ ఆమె వద్దకు వచ్చి, నేను నిన్ను కోరుకున్నాను, నువ్వు నాకు రాణివైతే నాకున్న భార్యలందరినీ విడిచిపెడతాను, మొత్తం నా భార్యలందరూ నీకు పరిచారకులు అవుతారు, అచ్చం రావణాసురుడు అన్న మాటలు లాంటివండి. అందులో ఈ కీచక సంతానం ఎక్కువైపోయిన కాలంలో మనం ఉన్నాం. ఎందుకయ్యా అంటే, భారతం అవి పిల్లలకి చదవనివ్వకుండా చేస్తున్నాం గనక కీచక సంతానం పెరిగిపోయింది. స్త్రీని ఏమాత్రం అవమానించినా వాడు దుర్గతి పాలవుతాడు అని ఒక రావణ కథ, ఒక కీచక కథ చెప్పి బోధించగలిగితే భారతదేశంలో యువత ఎప్పుడో బాగుపడుతుంది. కానీ మనం చెప్పట్లేదే, వచ్చింది ఆ బాధాకరమైన అంశం. ఈ అంశం తెలియాలి. అందుకే స్త్రీని గౌరవించేవాడు ఇక్కడ మన అర్జునుని చూడాలండి. ఊర్వశి దగ్గర ఎలా ప్రవర్తించాడు, ఏమి ప్రవర్తన వాళ్ళది, ఒక ధర్మరాజు వీళ్ళు ఎంత చక్కటి ప్రవర్తన, కీచకుడు, ఎందుకు బలముంది, ఆమెకు సౌందర్యం ఉంది, ఇలా మాట్లాడాడు. ఆమె అన్నది, నేను ఒక సైరంధ్రిని, జడలు వేసుకుంటూ బతికేదాన్ని, నువ్వు ఇలా తిరగడం బాగులేస్తుమా, పైగా ఇంత గొప్పవాడు అని అంటున్నావే, పరస్త్రీ వ్యామోహం ఉన్నవాడు నాశనమైపోతాడు అని చిన్న విషయం నీకు తెలియదా అందుట. ఇక్కడ నిజానికి కొన్ని శ్లోకాలు చెప్తుందండి తల్లి, మనం ముఖ్యమైన సారం చెప్పుకుంటున్నాం. పరదారే నతే బుద్ధి జాతుకార్య కథంచన, పరస్త్రీ వ్యామోహం కూడా సుమా, ఆయురైశ్వర్య కీర్తుల నపహరించు, ఇది చెప్తున్నాడు ఇక్కడ. స్త్రీని కామదృష్టితో చూసేవాడికి జరిగే దుష్ఫలితాలు తల్లి చెప్తోంది. ఇది ప్రపంచంలో ఈ కామశీలురైనటువంటి బరితప్పినటువంటి పురుషులందరికీ బోధ, జగన్మాత చేస్తున్న బోధ. ఆయురైశ్వర్య కీర్తులను అపహరించు పరసతీ సంగమము ధర్మ పథము నందు బరగువారలు పరిహరింపంగ గవి గనియు వినియు తెలియవే ఇది దుర్వివేకమగుట. ధర్మంలో ఉండేవారు ఎప్పుడూ కూడా ఇటువంటి దృష్టిని తెచ్చుకోకూడదు, ఆమత్తం తెలియదా నీకు అంటే, జానన్నపి సుదుర్బుద్ధి పరదారాభిమర్శని, పాపాత్ములు తెలియక చేస్తారా, వాడి పాపస్వభావం నాకు తెలుసు, అయినప్పటికీ నువ్వు నాకు నచ్చేవు కనుక నేను స్వీకరిస్తానన్నాడు. వెంటనే మా సూతపుత్ర ముహ్యస్వ మాధ్యత్యక్షస్వ జీవితం, నువ్వు అలాని మాట్లాడుకుని ప్రాణాలు పోగొట్టుకోకు జాగ్రత్త, ఇంత చెప్పినా నువ్వు తెగిస్తున్నావు. జానీహి పంచభిర్ఘోరై నిత్యం మాం అభిరక్షితాం, ఐదుగురు మహావీరులు నన్ను రక్షిస్తున్నారని తెలుసుకో. వాళ్ళెవరయ్యా, దుర్వారుద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫుర గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపార గుల్మత్పతులు, తిక్కన గారి రచనండి. వాళ్ళ ప్రతాపం అంతా వాక్యంలో కనబడుతుంది, అర్థమైనా అర్థమైపోయినా ముందు వాక్యంలో ప్రతాపం ఉంది, తర్వాత అర్థం తెలుసుకుంటే ఆ అర్థం నిలిచిపోతుంది. ఏముందండి రసం? దుర్వారుద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురద్ గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతుల్ గిర్వాణాకృతులు. ఇక్కడ కూడా అబద్ధం లేదండి, వాడి దేవతాకారాలండి నిజమేగా. గిర్వాణాకృతులు ఎవరు? ఇప్పుడు నిన్ను దోర్లీలన్ వెసన్ గిట్టి గంధర్వుల్ మానము ప్రాణము గొనుట తచ్చం బెమ్మియిన్ కీచక అని హెచ్చరించింది. వెంటనే గట్టిగా వికటాట్టహాసం చేసేట, వికటాట్టహాసం చేసి వాడు తర్వాత సుధేష్ణతో అన్నాడు, ఏమిటి నీ పరిచారిక పెద్ద పెద్ద మాట్లాడుతుంది, నా దగ్గరికి పంపించన్నాడు. అప్పుడు సుధేష్ణ, ఈవిడ నన్ను శరణు వేడిందయ్యా, శరణాగతేయం శుశ్రోణి, ఈమె నన్ను శరణు వేడింది, ఈమె నిన్ను కాపాడుకుంటా అని మాటిచ్చాను. అంతేకాదు గంధర్వులు ఈమెను రక్షిస్తున్నారు, ఎవరైనా ఈమె వైపు చూస్తే ప్రాణాలు తీస్తారు వాళ్ళు, అందుకు నువ్వు బాగుండాలి మేము బాగుండాలి, అందుకు నువ్వు వీళ్ళ జోలికి మాత్రం రాక్షుమా, నీకు ప్రాణాల మీద తీపి ఉంటే ఎది ప్రాణ ప్రియాస్తవా, నీకు ప్రాణాలు ప్రీతి అయితే మాత్రం ఈమె గురించి మర్చిపో అంటే, గంధర్వులా ఐదుగురా, వందల లక్షల గంధర్వులు వచ్చినా నా బలం ముందు నిలబడలేరు సుమా అన్నాడు కీచకుడు. సామాన్యుడు కాండి వాడు, అంత బల సంపన్నుడు అని గట్టిగా మాట్లాడి, ఎప్పుడైతే అతడి యొక్క అవసరం ఒకటి ఉన్నది వీళ్ళకి, అతడి మీద ఆధారపడి ఉన్నాడు విరాటరాజు, ఆ కారణం చేతి ఇప్పుడు భయచకిత అయ్యేది. వెంటనే భయచకిత అయ్యి ఎలా ఓలా నీ దగ్గరికి పంపిస్తాను, ఏదో ఒక సందర్భం చూసి నువ్వు భోజనానికి పిలువు, అందులో విందులన్నీ ఏర్పాటు చేసి నువ్వు భోజనానికి పిలిస్తే నీ దగ్గర నుంచి మదిరిని తీసుకురమ్మని చెప్పడానికి ఈమెను పంపిస్తాను, అలా ఏర్పాటు చేయమని ఆమెకు తెలియకుండా మాలినికి తెలియకుండా చెప్పింది సుధేష్ణ. దానికి తగ్గ ఏర్పాటు అతడు చేసుకుని కబురు పంపాడు. వెంటనే ఉత్తిష్టగచ్చ సైరంధ్రి కీచక శనివేశనం, నువ్వు కీచకుడింటికి వెళ్ళి మదిరి తీసుకురావాలి సుమాన పాత్ర ఇచ్చింది సుధేష్ణ. వెంటనే నగచ్చేయమహం తస్య, నేను అక్కడికి వెళ్ళనమ్మా, ఇది నా నియమానికి విరుద్ధము, అంటే పైగా వాడు నా దగ్గర కూడని మాట్లాడాడు, వాడు పాపపు దృష్టి నా మీద ఉంది, అందుకే నేను వెళ్ళను, నన్ను నేను రక్షించుకోవాలి, నేను వెళ్ళను అంటే నీకేం ప్రమాదం లేదు, నా దగ్గర నుంచి నువ్వు వచ్చావు అంటే ఏమి చేయడతను, అందుకు వెళ్ళు అని చెప్పి పంపించినది. ఆవిడ వెళుతూ చేసిన పనేమిటి అంటే, ఉపాతిష్ఠత సా సూర్యం ముహూర్తమబలాతత, వెళుతూ సూర్యభగవానుకి నమస్కారం చేసుకుందండి. భారతీయ సంస్కృతులు ఇది ముఖ్యం, ప్రత్యక్ష పరమేశ్వరుడు అతను, ఆయనకి నమస్కారం చేసుకుంటే తీరని కోరికంటూ ఉండదు, అది తెలుసుకోవాలి సాక్షాత్. ఆ రహస్యం భారతీయులు మనకి ఏనాడో చెప్పే ఋషులు, మనం మర్చిపోరాదు. అందుకు సతస్యాస్తను మధ్యాయా సర్వం సూర్యోవబుద్ధవాన్, ఆయన సూర్యుడు కనిపెట్టుకున్నట్ట, ఆయనకంటే ఎవరన్నీ కనిపెట్టుకుంటారు. ఈమెకు తెలియకుండా తన దగ్గర ఉన్న పరివారాల్లో ఒకడైన రాక్షసుణ్ణి పంపించట, అంటే సూర్యుని పరివారాల్లో రాక్షసులు దేవతలు సిద్ధులు గంధర్వులు ఇలా ఉంటారండి, ఇవన్నీ అప్పయదీక్షితుల వారు వర్ణించారు, మన వేదాల్లో వర్ణించబడి ఉంటుంది పరివారాల్లో ఒకరు. ఈ రాక్షశక్తులు అంటే రాక్షసులని చెడ్డవారిని కాదండి, అదొక గణమది, దివ్యగణమే అది. అందుకు అంతర్హితం తతస్తస్య రక్షో రక్షార్థమాదిశత్, తన దగ్గర ఉన్నటువంటి రాక్షసుల్లో ఒకరిని పంపించట ఆమెకు రక్షగా ఉండు అని. అది ఆమెకి తెలియదండి, దేవతల రక్ష మనం మామూలు కంటతో చూడలేము. అతడు కనబడకుండా వస్తున్నట్టు, ఎవరికీ గోచరం కాని విధంగా ఈమె వెంట అతడు వస్తున్నాడు. ఈమె ఆ పాత్ర పట్టుకు వెళ్ళింది. ఆ పాత్ర పట్టుకు వెళ్ళినప్పుడు పానమాహారమే క్షిప్రం పిపాసామేతి చబ్రవీత్, ఆ పానీయాన్ని ఎప్పుడైతే తీసుకువెళ్ళిందో అక్కడికి మదిరి తెమ్మని పంపించింది ఆమె సుధేష్ణ అని పాత్ర పట్టుకు వెళ్ళగానే అతడు దక్షిణీ పాను చేతిని పట్టుకున్నట్టండి. ఆమె విదిలించింది, ఒక్కసారి విదిలించగానే భుజాలు పట్టుకోవడానికి వచ్చేట. వెంటనే తయా సమాక్షిప్త తను సపాప పపాత సాఖీవ నికృత్త మూల. కీచకుడు అంటే మర్చిపోవద్దు, 10,000 ఏనుగుల బలం కలవాడు, వాడిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అలాంటిది 2 చేతులతో ద్రౌపది తోస్తే మొదలంటా నరికి వేయబడ్డ చెట్టు వలి కూలిపోయిట్ట. అక్కడ తోసింది ఎవరు? రాక్షసుడు. అతడు తోస్తే పడింది, పడిన ఆమె పరిగెత్తడం మొదలుపెట్టిందిట. ఎక్కడ యుధిష్ఠిరుడు ఉన్నాడో అక్కడ పరిగెత్తింది ఆమె. యుధిష్ఠిరుడు అప్పుడు ఎక్కడున్నా అంటే రాజుతో పాటు ఉన్నాడు, ఆ ప్రక్కన వల్లభుడు కూడా కూర్చుని ఉన్నాడు. ఆ స్థితి, చుట్టూ రాజులు మంత్రులు ఉన్నారు, విరాట రాజు యొక్క కొలువు, ఆ కొలువులోకి పరిగెత్తింది ఆమె ఒక్కసారి. ఆ పరిగెడుతూ ఉండగా ఆమె వెంట ఇతడు పరిగెత్తాడు. అక్కడ ఆమె నిలబడి చుట్టూ చూస్తూ ఉంటే ఒక్క తోపు తోసి కాలితో తన్నెట్టండి ఆమెను. చూడండి, ఇది మాత్రం చాలా ఘోరమైన సన్నివేశం. ఆ మహాపతివ్రతని అథైనాం పశ్యతో రాజ్ఞ పతయిత్వా పదావధీత్, పాదంతో తన్నేడు ఆమెని. తన్నగానే ఆమెకు పౌరుషం ఎంత దెబ్బతింది, మొత్తం అందరూ నిశ్చేష్టులైపోయారు ఆ సమయంలో. ఇంకా దుర్మార్గుడు మీదకు రాబోతూ ఉండగా, అది నిండు సభ, మర్యాద ఏమీ లేకుండా మీదకు రాబోతూ ఉండగా ఆశ్చర్యం ఏంటంటే ఎవరు విసిరి కొట్టినండి ఎగిరిపోయాడు అతడు. ఒక్కసారి కీచకుడు ఎగిరిపోయాడు. ఎలా ఎగిరిపోయాడంటే తస్య యోసౌ తదార్కేనా రాక్షస సన్నియోజిత సకీచకమపోవాహ వాతవేగేన భారత. ఎగిరిపోయి గిర్రుమని తిరిగి కింద పడిపెట్టండి, చతికిన పడ్డాడు. అంటే ఆ తోసింది ఆ రాక్షసుడితో. చూడండి ఇక్కడ ఈమె వైపు రాకుండా తోశాడు. కొట్టినప్పుడు మహావేగంగా అతడు కొట్టాడు అనుకోకుండా, వెంటనే అతడి వల్ల మరి ఏ దుర్మార్గము జరగకుండా విసిరి కొట్టాడు. ఆ విసిరి కొట్టడం కింద పడి బలహీనుడే పడిపోయాడు అక్కడ కీచకుడు. ఆ సమయంలో ఆమె లేచి పైగా పాదంతో కొట్టడం వల్ల ఆమె నోటి నుండి నెత్తురుస్తుంది. అక్కడ పదాభితప్తాయా ముఖాద్ రుధిరమాశ్రవత్, నెత్తురు కారుతున్నటువంటి వదనంతో కన్నీళ్లతో సభలో చూస్తూ, ఇది రాజులున్న సభయేమో, ధర్మాన్ని రక్షించినటువంటి రాజులు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే తగిన పనేనా అని గట్టిగా ఆమె అక్కడ నిలబడి, పైగా చూస్తూ ఉన్నవాళ్ళు కూడా ధర్మవేత్తలేమో ఏం చేస్తున్నారు అని. అందులో యుధిష్ఠుడికి కూడా ఒక మాట వెళ్ళిందంటే, ఇలాగ నిందిస్తూ ఉంటే ఆశ్రయించుకున్నటువంటి కొలుగును ఆశ్రయించుకున్న స్త్రీని నిండు సభలో ఈ విధంగా అవమానపరుస్తుంటే తగిన పనేనా అంటే, అక్కడున్న భీముడికి వచ్చిందండి కోపం. ఎందుకంటే ఆమెను తన్నడాన్ని చూడగానే కోపంతో నుదుటంతో చెమట పట్టిందిట. లేవబోయేట ఒక్కసారి ఆ లేవబోతూ ఉండగా అథావమృద్నాదంగుష్ఠం అంగుష్ఠేన యుధిష్ఠిర, అతడి కాలి బొటనవేలి మీద తన కాలి బొటనవేలు పెట్టి నొక్కెట్ట ఒక్కసారి. ధర్మరాజు తగ్గు అని చెప్పడం అంతే, ఇంతకు తప్ప ఇంక విషయం ఇక్కడ చెప్పబడలేదు. ఆ విధంగా ఆవేశాన్ని అణచాడు. ఆ తర్వాత కోపంగా ఒక చెట్టు వైపు చూస్తున్నట్ట ఆయన ఏం చెయ్యాలని. నువ్వు తగ్గాలి అని చెప్పడానికి ఎంత మాట చెప్పాడంటే, వల్లవా వంట చెరకు కోసం ఏ చెట్టు బాగుంటుందా అని ఆ పచ్చని చెట్టును చూస్తున్నావా, 10 మందిని రక్షించే ఆ పచ్చ చెట్టుని ముక్కలు చేయకయ్యా, నీకు కావాలంటే బయట ఎక్కడికైనా వెళ్ళి ఎండు చెట్టు చూసుకోనట్ట. ఇందులో సంకేతం ఏంటంటే ఆ పచ్చ చెట్టు విరాటరాజు. ఇప్పుడు నువ్వు ఆవేశపడి వీడిని ఏమైనా అన్నావనుకో ఈ రాజు దెబ్బతింటాడు. ఈ పచ్చ చెట్టు, మనం ఈ పచ్చ చెట్టును ఆశ్రయించుకున్నాం, బయటికి వెళ్ళి చూసుకో అంటే ఇక్కడ కాని చోట్ల వాడు పని చేయి. ఇది సంకేతం అండి. ఇక్కడ చక్కగా చెప్పాడు ఆయన. ఎప్పుడైతే ఈ ఆపేడు కాలితో నొక్కడం, ఆగ్రహించలేవబోతున్న వాడిని తగ్గించడం చూసిందో ద్రౌపది కోపం వచ్చింది. ఈయన ఎప్పుడు ఇంత చేతకాని వల్ల మాట్లాడుతుంటాడు ఇక్కడ. ద్రౌపద్యభ్యధికం క్రుద్ధ ప్రారుదత్సా పునఃపున, ఇంకా ఆవిడ దుఃఖం కలిగింది. దుఃఖం కలిగి ప్రజల్ని రక్షించవలసిన ధర్మము రాజుది, అలాంటిది తనను ఆశ్రయించిన ప్రజల్ని రక్షించడం మరింత ముఖ్యమైన కర్తవ్యం. అందుకే రక్షిత స్వస్య లోకస్య స్వజనస్యత రక్షిత అన్నాడు. రక్షిత జీవలోకస్య స్వజనస్యత రక్షిత అన్నారు. ఇక్కడ మొత్తం ప్రాణులను రక్షించాలి. స్వప్రజాయాం ప్రజాయాంచ, తనను ఆశ్రయించుకున్న వాళ్ళని రక్షించిన రాజు యొక్క బాధ్యత. అలాంటిది హతాపాదేన దాసవత్, ఇక్కడ వరుసగా పాదంతో తన్నాడన్న మాట 10 మార్లు చెప్తుందండి. పాదంతో ఇతడు తన్నుతూ ఉన్నా మీరందరూ చూస్తూ ఉంటారా? ఒక స్త్రీని పాదంతో నిండు కొలువులో తన్నుతూ ఉన్నా చూస్తున్నానంటే రాజ్యమా అరణ్యమా ఇక్కడ అసలు ప్రజలు ఉన్నట్ట, పైగా శరణు వేడినటువంటి నన్ను ఈ పాపాత్ముడైన వాడి నుంచి రక్షించండి. త్రాహి మా మధ్య రాజేంద్ర కీచకాత్ పాప పురుషాత్, ఇలా సభలో ఆవిడ విలపిస్తూ ఉంటే అందరికీ దుఃఖం కలిగింది. ఆ సమయంలో విరాటు రాజు మాత్రం బుజ్జగిస్తున్నట్టు మాట్లాడేట, నువ్వు అలా చెయ్యవద్దయ్యా అన్నట్ట. అంతేగాని నాపరాధానురూపేణ దండేన ప్రతిపాదితం, ఇంత తప్పుకి ఏ శిక్ష ఉందో ఆ శిక్షను వెయ్యకుండా అపరాధానికి అనుగుణమైన శిక్ష ఉండాలి, అది లేకుండా బుజ్జగించేట సాంత్వేనైవ న్యవారయత్. దానితో వీడికి మరీ కోపం వచ్చింది, ఆయన ఎందుకు బతిమలాడుతున్నాడో తెలియాలి, ఎందుకంటే ఆ విరాట్ రాజు ఇతడి బలం మీద ఆధారపడున్నాడు, అది ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. అప్పుడు మహానుభావుడు కంకుడు లేచాడండి, లేచి తిన్నగా వచ్చి ఇదేమిటి నువ్వు ఇలా ఏడుస్తూ ఇక్కడున్నావు, పైగా ఆమె మాట్లాడుతూ నా భర్తలు ఏదైనా సాధించగలిగిన వాళ్ళు, ధర్మానికి కట్టుబడినటువంటి వారు నాకు అవమానం జరుగుతుంటే భరించలేరు అన్నదిట. వెంటనే వచ్చి నువ్వే చెప్పేవుగా భరించలేరని, భరించలేని వారు మౌనం ఎందుకు వహించారో కొంచెం ఆలోచించు, బహుశా ఇది తగిన సమయం కాదని వారు అనుకున్నారేమో, నువ్వు ఇక్కడ ఒక నటిలాగా ఏడవడం పనికిరాదు సుమా అని అంటే, నిజానికి ఇక్కడ మూలంలో మాత్రం అంత లేదు కానీ తెలుగులోకి వచ్చేటప్పటికీ తిక్కన గారు గొప్ప మాట అన్నారు, కంకుభట్ట నిజమే, నా భర్త పెద్ద నటుడు, అందుకే పెద్దవాళ్ళు ఎలా వెళ్తే చిన్నవాళ్ళు ఎలా వెళ్ళాలి కనుక నేను నటినే, నీకు తెలుసో లేదో మా భర్తల్లో పెద్ద అని జోదరి కూడా ఇలా అన్నది రండి. ఇక్కడ మూలంలో అయితే ఈ మాట ఉన్నది కొంతమేరకు, కాలజ్ఞాసిన శైరంద్రి శైలు శీవి విరోధిషి, నువ్వు ఒక నటిలాగా ఏడుస్తున్నావంటే తస్య తస్యేవతే వజ్జ యేషాం జ్యేష్ఠోక్ష దేవిత, ఆ పెద్దవాడు జోదరేలిండి అన్నది ఉక్రోషంతో అన్నటువంటి మాట. అంతేగాని ఆమెడు కూడా ధర్మం తప్పకుండా మాట్లాడింది, నువ్వు లోపలికి వెళ్ళు, ఎక్కడ సుధేష్ఠ ఉందో అక్కడికి వెళ్ళు అని చెప్పాడు. వెంటనే ఆవిడ సుధేష్ఠ వద్దకు వెళ్ళింది. ఆ వెళ్ళినప్పుడు ఆ కాలుతో తన్ని తొయ్యడం వీటి వల్ల మట్టి అంటుకున్నటువంటి శరీరంతో వెళుతూ ఉంటే ఊపిరి తీస్తూ నిట్టూర్పులతో ఆమె అలసి వెళుతూ వెంటనే అడిగింది సుధేష్ణ, ఏమయ్యిందమ్మా నీకు, ఏంటి ఇలా ఉన్నావు, నువ్వు ఇలా ఉండడానికి ఎవరు కారణమో చెప్తే వాడిని శిక్షిస్తాను లేదా చంపిస్తాను అంది. ఇక్కడ అంటే నువ్వంత కష్టపడక్కర్లేదు, ఈ పని ఎవడు చేశాడో వాడు ఎలాగూ యమలోకానికి వెళతాడు, వెళ్లే వరకు నేను నిద్రపోనందుకు తెలుసుకో అందుటే, పైగా నన్ను వాడి మీదకి పంపించి ఇప్పుడు ఓదారుస్తావా అని కూడా వెంటనే రెండు భయచికిత అయిపోయింది. ఇక్కడ భ్రాత్రే త్వం మా మనుప్రేష్య కిమేవంతం వికత్తసే, అక్కడికి పంపించి ఇలా మాట్లాడతావా, అయినా అతడు యముడి దగ్గరికి వెళ్తున్నాడు సుమా, అందరూ సందేహం లేదు, ఇది గుర్తుపెట్టుకో. నువ్వు ఒక పని చేయి, నీ తమ్ముడికి తర్వాత ఉత్తమగతుడు కావడం కోసం చేయవలసిన జీవశ్రాద్ధం ఏదైనా ఉంటే ఇప్పుడు పెట్టే, పైగా అతన్ని చక్కగా అలంకారం చేసి కళ్ళారు చూసుకో, రేపు పొద్దున చూడవు అతన్ని, నేను ఎందుకంటే మాకందరూ ఊరుకోరు అంత గట్టిగా చెప్పింది. ఇప్పుడు నేను వ్రత దీక్ష పడుతున్నాను తెలుసుకో, నేను ఇప్పుడు స్నానం చెయ్యను, భోజనం చెయ్యను, వస్త్రం మార్చను, ఇక్కడుంటా, అతడు మరణించే వరకు నేను వ్రత దీక్ష పడుతున్నాను. వ్రత దీక్షాముపాగమత్, నిజంగా మహద్రూపం ఇప్పుడు కనబడుతుంది, ఇదివరలో ఇంత చూపించలేదు తల్లి. వెంటనే ఆశ్చర్యపోతూ వైశంపాయనుడు కదా ఎంత చెప్తున్నాడు మర్చిపోలేదు కదా, జనమేజయుడు అడిగేట, శపించగలిగే శక్తి ఉండి కూడా ఆమె ఎందుకు శపించలేదయ్యా, ఇప్పుడే కాదు నాకు మొదటి నుంచి అదే డౌట్, అక్కడ వాడు జుట్టు లాగినప్పుడు కానీ, అలాగే కర్ణుడు నోటుకొచ్చినట్టు కూతలు కూసినప్పుడు కానీ, తొడ మీద కూర్చోరమ్మని దుర్యోధనుడు పిలిచినప్పుడు కానీ, ఇప్పుడు వాడు కాలితో తన్నినప్పుడు కానీ మహాపతి వ్రత శపించవచ్చు కదా అంటే, మహాత్ములైన వాళ్ళు కోపాన్ని శాపాన్ని చూపించరయ్యా, ఎందుకంటే క్షరతీతి తపక్రోధాత్ ఋషయోన శపంతి, శపిస్తే తపస్సు క్షీణిస్తుంది, పైగా రక్షించడానికి సమర్థులుంటూ ఉంటే తాను శపించవలసిందేమిటి, అది ఇందులో ఉన్నటువంటి విషయం. ఈ విధంగా ఆమె శపించకుండా ఊరుకున్నది. ఆ రాత్రిపూట సద్దుమణిగింది, కాస్త చీకటి పడగానే భీమసేనుడు భవనానికి వెళ్ళింది, అక్కడ భీమసేనుడు నిద్రపోతున్నట్ట, ఒక్కసారి అతన్ని గాఢాలింగనం చేసుకుని నిద్ర లేపిందామె, అప్పుడు అది ఒక్కసారి లేచాడు, లతలా ఆలింగనం చేసుకుంది, చెట్టు లత చెట్టుని ఆలింగనం చేసుకున్నట్టు అంటే లత చెట్టుని ఆశ్రయించినట్టు నిన్ను ఆశ్రయించాను రా అని చెప్పడానికి అక్కడ భావం. అక్కడ ఆ విధంగా నిద్ర లేపి, ఏమి నిద్రపోతున్నావు ప్రాణాలు లేని వాళ్ళ అందుటండి, ఇక్కడ పౌరుషాన్ని లేపుతూ, ఏమిటి ఇంత రాత్రి వేళ నువ్వు వచ్చావు అంటే జరిగిన ఘోరం చూస్తూ ఎలా నిద్రపోగలిగావు నువ్వు ఇక్కడ, నాకు నిద్ర పట్టలేదు, వాడు మరణించే వరకు నాకు నిద్ర పట్టస్సుమా, మన కష్టాలంటి కారణం యుధిష్ఠిరుడు కాడా, ఎస్యా భర్త యుధిష్ఠిర కాడా చెప్పు. పైగా ఇక్కడ ఆమె బాధ ఎలాంటిదంటే, యుధిష్ఠిరుడు రాజసూయాగం చెప్పి చేసినప్పుడు ఏనుగులు మొదలైనవన్నీ అక్కడికి వచ్చాయి, రాజులందరూ ఆశ్రయించారు అని ఊరేగితే రాజులందరూ దండం పెట్టారు. అలాంటి వాడు ఇప్పుడు ఒక రాజు దగ్గర పరిచర్య చేస్తున్నాడు. నేను మాత్రము, నేను నడుస్తూ ఉంటే నా వెనకాల నా పక్కన పరిచారకులు నడుస్తూ ఉంటే నేను ఇప్పుడు రాణి పక్కన పరిచారికలా నడుస్తున్నాను. ఇది నా పరిస్థితి. పైగా అర్జునుడున్నాడే, ఆయన ఆఖరికి పేడి వేషం వేసుకుని ఆయన అందరికీ నాట్యాలు నేర్పుతున్నాడు. ఈ నకులుడు సహదేవుడు చెప్పడానికేమన్నది, అంత సౌందర్యవతలు కూడా ఆవులు తోలుకుంటూ గోశాలలో అతను నిద్రపోతాడు, అశ్వశాలలో ఆయన. ఇది వాళ్ళ పరిస్థితి. ఇంకా నీ పరిస్థితి చెప్పనే అక్కర్లేదు. బకాసుర హిడింబాసుర మొదలని సంహరించిన వాడు వంటగది తిప్పుకుంటూ కూర్చున్నావు. పైగా ఆయన ఆడమంటే కుస్తీలు పడుతూ ఏనుగుల్ని గుర్రాలని ఆడిస్తూ తిరుగుతున్నావే, సింహాలతో పడుతూ. అది చూసినప్పుడు నాకు ఎంత దుఃఖం కలుగుతుంది. దుఃఖం కలిగి ఏమిటా ఆటలు అని నేను ఒకప్పుడు అన్నాను. అంటే నీకెందుకు భీముడి మీద అంత ప్రేమ అన్నారు నా తోటి స్త్రీలు. అనడమే కదా, ఓహో మీరిద్దరూ ఒకే కొలువులో పనిచేశారు కనుక ప్రేమేమో అని కొందరు, లేదా భీముడు అందం మీద ఆకర్షణ కలిగిందా అని కూడా కొందరు అంటూ ఉంటే బయటపడలేక ఎంత సిగ్గుకు గురయ్యానో నీకేం తెలుసు అని ఈ మొత్తం వివరిస్తోంది అక్కడ తల్లి. మొత్తానికి ఈ విధంగా నన్ను అవమానం జరిగినా నువ్వు ఎలా ఊరుకున్నావంటే, అప్పుడు అంటున్నాడు నాకు చాలా వ్యధ కలిగింది. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో, భర్తను అనుసరిస్తూ కష్టపడడం అనేది మహాత్ములు అందరూ చేశారు. దమయంతి నలుని వెంట వెళ్ళలేదా, సీతమ్మ రాముడి వెంట వెళ్ళలేదా, ఈ కొద్దిపాటి సహనం నిన్ను రక్షిస్తుంది సుమా. పాతివ్రత్య ధర్మలు గుర్తుపెట్టుకో. పైగా ఈ బాధ ఎంతకాలం, ఇక్కడ నుంచి లెక్క కడితే 15 రోజులు ఉంది ఇంకా అంతే. ఈ 15 రోజుల్లో అన్నీ తీరిపోతాయి, కొంచెం నువ్వు నిభాయించుకో. అంటే ఎలాంటి రాజు ఎలా అయ్యాడందిట, ఎవ్వాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజో రాజి నడగు, ఎవ్వాని చారిత్రమెల్ల లోకములకు నొజ్జయ్యి వినయంబు నొరపు గొరపు, ఎవ్వాని కడకంటని వటిల్లెడు చుట్కి మానిత సంపద లీనుచుండు, ఎవ్వాని గుణలతలేడు వారాసుల కడపటి కొండపై కలయ బ్రాకు, అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘృణి వేష్టితాంగ్రి తలుడు కేవల మర్చ్యుడే ధర్మసుతుడు. ధర్మరాజుని ఎంత గొప్పగా కీర్తించిందో ద్రౌపది చూడండి. అతను సామాన్యుడు కాడు, ఆయన వైభవానికి సమస్త రాజులు దాసోహమయ్యారు. అతని కీర్తులు దిగ్దిగంతాల్లో వ్యాపించిపోయాయి. శత్రువులందరూ ఆయన పాదాలకు నమస్కారం చేస్తారు. అటువంటి వాడు కేవల మర్చ్యుడే, కేవల మానవుడా, సామాన్య మానవుడా ధర్మరాజు అంది ద్రౌపది ఎక్కడ మాట్లాడుతూ. అందులో ఆమె ధర్మరాజుపై గౌరవము, అంత మహాత్ముడికి ఇలా అయ్యిందేమిటి, పైగా అంత అవమానం జరుగుతున్నా నువ్వు ఊరుకున్నావేమిటి, పైగా ఇప్పుడు ఏమన్నావు 15 రోజులు ఊరుకోమంటావా, నువ్వు కానీ సాధించకపోతే నేను మరణిస్తాను సుమా, అతను నువ్వు చంపి తీరాలి, వాడు రేపు సూర్యోదయం చూడరాదు, నువ్వు తొందరపడకు, రేపు సూర్యోదయం చూడని, రేపు రాత్రి అతన్ని నువ్వు సంజ్ఞ చెయ్యి అత్తనశాలకి రమ్మని, వాడి పని నేను చూసుకుంటాను అన్నాడు. సంతోషంగా వెళ్ళింది. మరో సూర్యోదయం అయ్యింది. అతడు పొద్దున్న లేచి స్నానం చేసి వెంటనే వచ్చిన పని ఏమిటి అంటే, నన్ను స్వీకరించవా అని వచ్చేటండి. ఇక్కడ ముందే తల్లి చెప్పింది, నువ్వు 15 రోజులు ఓపిక పట్టండి, 15 రోజులు ఆ దుర్మార్గుడు ఎంత నన్ను హింసిస్తాడు నీకేం తెలుసు అన్నది. ఇక్కడ అనుకున్నట్టే వచ్చాడు వాడు. ఆ తర్వాత జరిగిన సంఘటనని మనం రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.